నమపి సుతైః సాకం కోపి పశ్యతి సాంప్రతం ఉపేక్షిత అనురాగాంధైర్జర్జరత్వేన సంస్థిత త్వామపి సాంప్రతం కోపి సుతై సాకం న పశ్యతి. తవ సుతౌ జ్ఞానవైరాగ్యనామానౌ స్తః ఖలు తాభ్యాం సాకం కోపి భవతీం అధునా న పశ్యతి. అపి చ త్వం అనురాగాంధైః జనైః ఉపేక్షితా అస్తి అధునా, తేన కారణేన చ భవతి జర్జరత్వేన జీర్ణీభూతత్వేన సంస్థితా భవతి. అత్ర జ్ఞానవైరాగ్యనామానౌ ద్వౌ ఏవ సుతౌ ఉక్తౌ అత్ర, కింతు సుతైః సాకం ఇతి బహువచనం ప్రయుక్తం, కిమర్థమితి న జ్ఞాయతే.